வைக்கவோ நம் கல்யாண ராகம் கண்மூடி மௌனமாய் நாணமேனில் கோலம் போடும் போது இசைக்கவோ గమ గమ గమ గరి రి గరి గమ గరి ని గరి ని ది గరి గమ గమ మద మద ని రి సా